అగ్నే తేజస్మిన్ తేజస్వేత్వం దేవేషు భూజాస్తేజస్వంతం మహాయుష్మంతం వర్చస్వంతం మనుష్యేషు కురు దీక్షాదే చత్వా తమసశ్చ తేజసే జుహోమి తేజో విదసి తేజో మామాహాసేన్మాహం తేజోహాసిషం మామాహం తేజోహాసేదింద్రోజస్మిన్నోజస్వేత్వం దేవేషు భూజా ఓజస్వంతం మామాయుష్మంతం వర్చస్వంతం మనుష్యేషు కురు బ్రహ్మణశ్చత్వా క్షత్రస్చౌజసేజుహోమ్యోజోమిదస్యోజోమాహాసేన్మాహమోజోహాసిషం మామోజోహాసేత్ సూర్యభ్రాజస్మిన్ భ్రాజస్వేత్వం దేవేషు భూజాభ్రాజస్వంతం మామాయుష్మంతం వర్చస్వంతం మనుష్యేషు గురువాజోశ్చత్వాంచభ్రాజసేజుహోమి సువర్విదసి సువర్మామాహాసేన్మాహగం సువరహాసిషం మామాగం సువరహాసేన్మయి మేధా మయి ప్రజామయి అగ్నిస్తేజో దాతు మయి మేధామయ ప్రజామయీంద్రగింద్రియం దాతు మయి మేధామయ ప్రజామరిషోర్యోగ్రాజో దాతు వాయురిహిం కర్తాగ్నిః ప్రస్తోత ప్రజాపతి సామ బృహస్పతిరుద్గాతా విశ్వే దేవా ఉపగాతారో మరుదః ప్రతిహర్తారగింద్రో నిధనం తే దేవాః ప్రాణమృతః ప్రాణం మయి దధత్తే తద్వై సర్వమద్ధర్జురుపాకుర్వన్నుద్గాతృభ్య ఉపాకరోతి తే దేవాః ప్రాణమృతః ప్రాణం మయి దధత్త్యాహైతదేవ సర్వమాత్మం ధత్త ఇడా దేవహోర్మనుర్జజ్ఞనేర్బృహస్పతి శకం శద్విశ్వే దేవాచ పృథివిమాతర్మాహిగుంసే మధుమనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు పదిష్యామి మధు మదీందేవేభ్యో వాచముద్రాసగం శుశ్రూషేణ్యాహమ్మనుష్యేభ్యస్తం మా దేవ అవంతు శోభాజే వినరోను మదంతు వసవస్థా ప్రవృహం దృగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం వాచ ఉభేరాస్థా ప్రవృహం దుత్రైష్ఠుభేన ఛందసేంద్రస్య ప్రియం వాచ ఉభేహ్యాదిత్యాస్థా ప్రవృహం దుజాగతేన ఛందసా విశ్వేషాం దేవానాహం ప్రియం వాచ ఉభేహివాన్ దాసుదే శుక్ర శుక్రమాధో నోమి భగ్ననాసు కోతనాసు నూతనాసు దేశేషు మేషేషు భాష్యేషు విశ్వభృత్సు మాధ్వేషు గుహాసు శక్వరేషు శుక్రాసు దే శుక్ర శుక్రమాధో నోమి శుక్రం దే శుక్రేణ గృహ్ణామ్యంధారోపేణ సూర్యస్య రశ్మిభిః ఆస్మిన్నుగ్రా అచిత్యవర్ధిమోధారాసస్యత గృహగం రూపం బృహపస్య రోషదే బృహత్ సోమ సోమస్య రోగా శుక్ర శుక్రస్య పురోగాః ే సోమాదాభ్యన్నామజాగ్రవితస్మై తే సోమ సోమాయ స్వాహో శుక్వం దేవ సోమగాయత్రేణ ఛందసాగ్నే ప్రియం వా సోమవీహివసీత్వం దేవ సోమత్రేష్ఠుభేన ఛందసేంద్రస్య ప్రియం వాథో అపేహ్యస్మత్సఖాత్వం దేవ సోమజాగతేన ఛందసా విశ్వేషాం దేవానాహం ప్రియం వా సో అపేహ్యాన ప్రాణయేదు పరావత ఆంతరిక్షా దివస్పరీ ఆయు పృథివ్యా అర్ధమృతమసి ప్రాణాయ ఇంద్రాణే వర్చృణుతాం వర్చస్ సోమో బృహస్పతి వర్చో మే విశ్వే దేవా వర్చో మే సత్తమశ్వినా రథం వే వాయదే మనువోచద్ బ్రహ్మాణి వే రుదత్ పరి విశ్వాని కావ్యానేమిశ్చక్రమివాభవత్ ఏతన్వా అపాన్నామధేదం గుహ్యంగిరాధావామాసు శుక్రమాధో నోమేత్యాహాపామేవ నామధేదేన గుహ్యేన దివో వృష్టిమవరుంధే శుక్రం దే శుక్రేణ గృహామేత్యాహేతన్వా అంధారోపైరగ్రాద్యస్ సూర్యస్య రశ్మజో వృష్ట్యా ఈషదేభ్యదేవ రూపేణ సూర్యస్య రశ్మిభద్దివో వృష్టిం శ్యామయత్యాస్మిన్నుగ్రా అశుక్ష్య పురిత్యాహయసాయజు వైతత్కగుహగం రూపం వృషభస్య రోచతే బృహదిత్యాహేతన్వా అస్య గుహగం రూపం యద్వృష్టే రూపేణైవ వృష్టిమవరుంధే యత్తే సోమాదాభ్యన్నామయ ఏషహ హవే హవిషా హవిర్గచతిజోదాహృహీత్వా సోమాజుహోని పరాబాధేతస్యాయుఃప్రాణజేతిజోగుం సంగృహ్ణాత్యానః ప్రాణజేతు పరాబధయిత్యాహాయురేవ రామమాత్మన్ ధత్తేమృతమసి ప్రాణాదత్వేతి హిరణ్యమభివ్యనిత్యమృతం వే హిరణ్యమాయుః ప్రాణో మృతేనైవాయురాత్మన్ ధత్తే శతమానం భవతి సదాయుః పురుషశ్రతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టత్యప ఉపస్పృశతి భేషజం వా ఆపో భేషజమేవ గురుతే వాయురసి ప్రాణో నామ సమిదురాధిపత్యే బాణం మేధాశ్చక్షురసి శ్రోత్రన్నామ ధాతురాధిపత్య ఆయుర్మేధా రూపమసి వర్ణో నామ బృహస్పతేరాధిపత్యే తమసి సత్యం నామేంద్రస్యాధిపత్యే క్షత్రం మేధా భూతమసి భవ్యం నామ మిథునామాధిపత్యే వామోదధీనాం గర్భం ధారితస్య త్వామనయతస్య త్వామిభోమనయతస్య త్వామిధర్మనయతస్య త్వా సత్యాయత్తస్య త్వా జ్యోతిషే ప్రజాపతిర్విరాజమవశ్యప్తజా భూతం చ భవ్యం చాసి జగతాం ప్రసిద్ధస్థిరోజధాన్తాన్యమదగ్నిస్తపసావశ్యప్తజా కామానసి తృష్ణీనాం వృష్ణిత్వ్రశ్నజాగృహ్యం దేవృష్ణేమదయమాన యజమానో వయం ధేవాజులసి ప్రాణో నామేత్యాహ ప్రాణాపానావరుంధ చక్షురసి శ్రోత్రం నామేత్యాహాజురేవాంధేమసి వర్ణో నామేత్యాహ ప్రజామే వరుంధర తమసి సత్యం నామేత్యాహ క్షత్రమే వరుంధే గోతమసి భవ్యం నామే ేత్యాహ పశవో వా అవామోషధీనాం గర్భ పశూనే వరుంధరే తావద్వై పురుషం పరితస్తదే వరుంధరే తస్యోమనగిత్రాహేదం వాదస్య వ్యోమే మామే వాజగత్రిపస్యత్వామిభోమనగిత్యాహాంతరిక్షం వాదస్య విభోమాంతరిక్షమే వాజయత్రిపస్యత్వామిధర్మాదిత్యాహ్యోర్వారిదస్య విధర్మదివమే వాజగత్రిపస్యత్వాసత్రాయ ిశోవారిదస్య సత్యం దిశ దేవాజగత్రిదస్య జ్యోతిషదిత్యాహస్వర్గో వై రోగరిదస్య జ్యోతిస్వర్గమేవ లోకమభిజగత్యేతావంతో వై దేవలోకాస్తానేవాభిజగత్య సంపద్యం దేదశాక్షరా విరాడన్నం విరాట్ విరాజ్యేవాన్నాజ్యే ప్రతిష్ఠతి దేవాజ్ఞేన నావారుంధత తత్పరైరవారుంధత తత్పరాణాం మనత్వంగత్పరే గృహ్యం దేవదేవయజ్ఞేన నావరుంధే తస్యావరుధ్యేయం ప్రథమం గృహ్ణాదేమేవ తేన లోకమభిజగతియం ద్వితీయమంతరిక్షం తేనయం ద్వితీయమముమేవ తేన లోకమభిజగతి జదే గృహ్యం తదేశాల్లోకానామభిజిత్యాముత్తరేష్వహస్వముధోర్వాన్ చ గృహ్యం దేవేమాన్ లోకాన్ పునరిమం లోకం ప్రత్యపదోహంతు యత్పూర్వేష్వః స్మితః పరాహాన్ చ గృహ్యం దే తస్మాదితః పరాహాన్ చ ఇమే లోకాయదుత్తరేష్వః స్వముదోర్వాన్ చ గృహ్యం దే తస్మాదముదోర్వాన్ చ ఇమే లోకాస్తస్మాదయాతయాం నో లోకాన్ మనుష్యా ఉపజీవంతి బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ సత్యాదిభ్యబోషధయః సంభవ పంచోషసలో మనుష్యాణామన్నం ప్రజాపతిం ప్రజాను ప్రజాయం తజితి పరాణం విజయోరాద్యద్గృహ్ణాత్యధ్వస్వౌషధేభ్యో గృహ్ణామేతి తస్మాదభ్యవోషధయ సంభవంతి యద్గృహ్ణాజ్యోషధేభ్యస్వా ప్రజాభ్యో గృహ్ణామేతి తస్మాదోషధనో మనుష్యాణామన్నయ్యద్గృహ్ణాది ప్రజాభ్యస్వా ప్రజాపతయ గృహ్ణామేతి తస్మాః ప్రజాపతిం ప్రజాహను ప్రజాగందే ప్రజాపతిర్దేవాసురానసి తదను యజ్ఞోసృజ్యత యజ్ఞం ఛందాయుంసితే విశ్వం చోవ్యగ్రహన్ సోసురానను యజ్ఞోపాహ కామద్యజ్ఞం ఛందాయుంసితే దేవాహమన్యం తామేవా ఇదమభోవనయద్వయజ్ఞస్మ యజితే ప్రజాపతిముపాధావన్ సోమ్రవే ప్రజాపతిశ్చందసాం వీర్యమాదాయ తద్వః ప్రదాః శ్యామే దిశ ఛందసాం వీర్యమాదాయ తదేభ్య ప్రాయచ్చత్తదనుసందాగస్య పాహాగ్రామం ఛందాగుంసి యజ్ఞస్తతో దేవా అభవన్ పరాసురాయ ఛందసాం వీర్యం వేదాశ్రావయాస్తు శ్రోషద్యతదేయజామహేవషగ్గానోభవత్యాత్మనా వరాహస్య భ్రాతుర్యో భవతి బ్రహ్మవాదినో వదంతి కస్మైకమద్భర్యురాశ్రావయతేతు ఛందసాం వీర్యాదేతి బ్రూజాతే తద్వై ఛందసాం వీర్యమాశ్రావయాస్తు శ్రోషద్యజయజామహేవషగ్గానోర్యదేవం వేద సమేర్యేదేవ ఛందోభిరచ్చతిరత్కించార్చతిరింద్రో విభ్రమహన్న మేధ్యం దర్యద్యతి నవాపపదమేధ్యం దరసగస్మాదేంద్రో యజ్ఞ ఆసంగ్యస్థాతోరిద్రాహురింద్రస్య వా ఏషా యజ్ఞజాధనోర్యద్యజ్ఞస్థామేవ తజ్యజం దిగజేవం వేదోపైనై యజ్ఞో నమతి ఆయుర్ద అగ్నే హవిషోషాణో ఘృత ప్రదేకో ఘృతయో నిరేధి ఘృతం వేత్తామసుచారు గవ్యం విదేవ పుత్రమతిరక్షతాదిమం ఆవృష్టదేవాయేతద్యజమానోర్యభ్యాంగ్యదేనయోశ్రితం కృత్యాధాన్యద్రావృథమవేత్యాయుద్రాగ్నే హవిషోజుషాణయిత్యవృథమవేష్యంజుహుయాదాహుత్యైవైనౌషమయదినాత్తిమార్చదిగజమానోయత్కుసేదమప్రదీప్తం మయుజేనజమస్యబలినాచరామి విశ్వలోప విశ్వదావస్యద్వాసంజుహోగ్ధాదేకోహుతాదేక సమసనాదేకః ఏన కృణ్వందు భేషజగో సదస్తహోవరేణ్యం యన్నో నభసా పురస్సంగ్యుస్థానో అభిరక్షదు గృహాణామసమర్థే బహవో నో గృహా అసన్ సత్వన్నో నభసస్వధమోర్జన్నో ధేహి భద్రయా పునర్నో నష్టమాగృధి పునర్నో రజమాగృధి దేవసగ్రస్థాన సహస్రపోషస్యేషేషనోరాస్వాజ్యానిగం రాజస్పోషగం సువీర్యగం సంవత్సరేణాజ స్వస్తిం రాజ్ఞర్వాజమీకుసేదం వాజేతద్యమస్య యజమాన ఆదత్తేగదోషేభిర్వేదగ్యశృణాదియదనుపోష్య ప్రజాగ్రీవబద్ధమేన మమష్మల్లోకేనేగత్కుసేదమప్రదేత్తం మనేత్యుపౌషధేహైవ స నిజమం కుసేదం నిరపదాజానః సువర్గం లోకమేదిగతి మిశ్రమి పచరేదం జలినాసక్తోహోన్మృామ్యజుహుజాలేషవాగ్ని ేకాష్టకాయామపో పంచదుశరావం భక్వాజరేదేన కక్షముపౌషేహది పుణ్య సమం భవతి యది నహది పాప సమేదేన స్మవారిషజ పురా విజ్ఞానేన దీర్ఘ సంభ్రముపగంతిదో వా ఉపద్రష్టారముపశ్రోతారమనుఖ్యాతారం విద్వాన్ సమముష్మిన్ గచ్చతేర్వా ఉపభ్రష్టావాజురుపశ్రోతాదిత్యోనుఖ్యాతాన్యదేవం విద్వాన్ యజతే సమముష్మిన్ లోకజిష్టాపూర్తేన గచ్చతే జన్నో నభసా పురయిత్యాహాగ్నిర్వే నభసా పురోగ్నిమేవ తదాహి తన్మే గోపాల్యేది సత్వం నో నభసస్పద ఇత్యాహ వాయుర్వే నభసస్పజర్వాయుమేవ తదాహి తన్మే గోపాల్యేది దేవ సంగ్యస్థానసో వా ఆదిత్యో దేవ సంగ్యస్థాన ఆదిత్యమేవ దాహితం మే గోపాలేతి ఏతైర్యవానం పరిబోధతామితేన క్రీడం తేశ్చలత ప్రజేణ మానస్యాప్య ధనుషా సుభాగారాజస్పోషేణ సమిషామదేమ నమో మహిమ్న బుధచక్షుషే దే మరుతాంబితస్తదహం గృణామి అనుమన్యస్వ సుయజాయజామజుష్టం దేవానామిదమస్తు హవ్యం దేవానామేష ఉపనాః ఆసేదపాంగర్భపోషధేషు న్యక్తః సోమస్య ద్రక్సమవృణేత భూషా బృహన్న ద్రిరభవత్తదేశాం పితావత్సానాం బలిరగ్ధిజానామథో పితామహతాం గర్గరాణాం మత్సో జరాజు ప్రతిభుక్ పీజోష ఆమె క్షామస్తు హృదమస్యరేతః త్వాంగావో వృణత రాజ్యాయ త్వాగుంహవం దమరుత స్వర్గాః వష్మక్షత్రస్య గతుభిశ్రిగాణస్తతో న ఉగ్రో విభజామసూని వ్యర్థేన వాదేష పశునా యజతేజస్యైతాని క్రియంత దేశహత్రే సమృద్ధేన యజతేజస్యైతాని క్రియంతే సూర్యో దేవోదిషభ్యో ధాతాక్షత్రాయ వాయుః ప్రజాభ్యః బృహస్పతిస్వా ప్రజాపతయే జ్యోతిష్మదేంజుహోతు యస్యాస్తేహరితో గర్భోథో యోనిర్హిరణ్యయీ అంగాన్యకృతాయస్యైతాన్ దేవైః సమధిగమమ్ ఆవర్తనవర్తయనివర్తనవర్తయేంద్రలబ్ధబుధ ధోమ్యాశ్చ తస్రః ప్రతిశస్తాభిరావర్తయా పునః విదేభినద్మితకలీం విజోనిం విగవేణ్యౌ విమాతరం చ పుత్రం చ విగర్భం చ జరాయు చ బహ్యస్తే అస్తు వాయుతి రుద్రప్సో విశ్వరోపయం దుఃపవమానో ధీర ఆనందగర్భం ఏకపదే ద్విపదే త్రిపదే చతుష్పదే పంచపదే షట్పదే సప్తపద్యష్టాపదే భువనాను ప్రథతా విశ్వాః నహేద్యో పృథివే చ నదిమం యజ్ఞం మిమిక్షతాం త్రిపుజాన్నోభయమభిః ఇదం వామాస్యేహమిః ప్రియమింద్ర బృహస్పతి ఉక్తం మదశ్చ సస్యతే అయం వాం పరిషిచ్యతే సోమ ఇంద్ర బృహస్పతి చారుర్మదాయ భీతదే అస్మే ఇంద్ర బృహస్పతి రయం ధత్తగం శతగ్వినం అశ్వాపంతగం సహస్రిణం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాదుతోత్తరస్మాదధరాధఘాయోః ఇంద్రః పురస్తాదుతమధ్యతో నః సఖా సఖిభ్యో వరివహ్ణోతు విదే విష్మగ్వాతజోదాసో అగ్నే భామాస శుచే శుచయశ్చరంతి తులిం రక్షాసో దివ్యానమగ్వావనామనం విధృషతా రుజంతః త్వామగ్నే మానుషేరేణ తే విశోహోత్రావితం విభిచిగం రత్నధాతమం గుహాసంతకం సుభగ విష్పదరిశతం తు విష్మనసకం సుయజం ఘృతశ్రియం ధాతా దదాతునో రయిమేషానో జగదస్పతిః స నః పూర్ణేన వావనత్ ధాతా ప్రజాయా ఉదరాయమీషే ధాతేదం విశ్వం భువనం యజాన ధాతా పుత్రం యజమానాయ దాతా తస్మాపుహవ్యం ఘృతవద్విధేమ ధాతా దదాతునో రయిం రాజేంజీవాదుమక్షితాం వయం దేవస్య ధీమహి సుమతికం సత్యరాధసః భాతా దదాతు దాసుషేవసోని ప్రజాకామాయ మేఘుషే దురోణే తస్మై దేవా అమృతాః సంజయంతాం విశ్వే దేవాసో అదితిః సజోషాః అనునోద్యానుమతిర్యజ్ఞం దేవేషు మన్యతాం అగ్న్యశ్చ హవిజవాహనో భవతాం దాసుషేమయః అమ్యుదనుమతేర్త్వం మన్యాసే సంచనః కృధి కర్త్వే దక్షాయనో హి నో ప్రణ ఆయోగం శిదారిషః అనుమన్యతామనుమన్యమానా ప్రజావంతగం హయమక్షేయమాణం తస్యైవయగం హేతసి మాపి భూమసానో దేవే సుహవాశర్మ యచ్చతు యస్యామిరం ప్రతిశ్రియద్విరోచతేనుమతిం ప్రతిభూషం జాయవః యస్యా ఉపస్థ పూర్వం తరిక్షగం సానో దేవీ సుహవాశర్మ యచ్చతు మహగం సుభవాగం సుష్ృదేహువే శృణోతు నుభగాబోధ పుమనా సేవ్యత్వస్యోచ్యాచ్ఛిద్యమానయా దాతు వీరగం శకలాయ ముఖ్యం యాస్తే రాగే సుమతయః సుపేషసోజాభిర్దాసి దాసుషేమసూని తాభిర్మ అద్య సుమనా ఉపాగహి సహస్రపోషగం సుభగేరదానా సినేవాయుజాసు పాణిః ఓహో మహగం సుభగాం విద్మనాపసమస్మిన్ యజ్ఞే సుహవాం జోహవీమి సానో దదాతు శ్రవణం విదృణాం దస్యాస్తే దేవి హవిషా విధేమ కుహోర్దేవానామమితస్య వత్నే హవ్యానో అస్య హవిషశ్చికేతు సందాసుషే గిరతు భూరి వామగం రాజస్వోషం చికిదుషే దధాతు ేతస్తయ్యతే యస్య హవిరతిరిచ్యతే సూర్యో దేవో ఋషద్భగిద్యాహ బృహస్పతినా చైవాస్య ప్రజాపతినా చ జగ్ఞస్య విజర్థమపివపతిరక్షాగుం శివవేదపశుగుం సచం దేవదేవత్యాలబ్ధో భోజాన్ భవతి యస్యాః స్నేహనిధో గర్భగిద్యాహ దేవత్రైవైనాహాంగమయతి రక్షసామవహత్యాహావర్తనవర్తయేత్యాహ బ్రహ్మణైవైనమావర్తయదివితేభినద్మిత ఖరీత్యాహజసాయదురేవైతదరుద్రప్సో విశ్వరోపజింధునిద్యాహ ప్రజా వై పశవరిందః ప్రజలైవైనం పశుభిః సమర్థయతి దివం వై యజ్ఞస్య వృద్ధం గచ్చతి పృషవేమతిరిక్తం తద్యన్న సమదేదార్తిమార్చేర్ద్విజమానో మహేద్యౌ పృథివేదనయిత్యాహద్యావా పృథివేభ్యామేమయజ్ఞస్య వృద్ధం చాతిరిక్తం చ సమయదినార్తిమార్చతి యజమానో భస్మనాభిసమూహతి స్వగాగ్రత్యా అథో అనయోర్వాజేష గర్భో నయోరేవైనం దధాతి యదవద్యేతతి ్యన్నావ్యేర్పశోరాలబ్ధస్థ నావద్యేత్పురస్తాన్నాభ్యాన్యదవద్యేపరిష్టాన్యత్పురస్తాద్వైనాభ్యే ప్రాణముపరిష్టాదపానో యావామేవ పశస్తస్యావద్యతి విష్ణవే శివ విష్ణాజుహోదియద్వైరజ్ఞస్యాతిరిచ్యతే యః పశోర్భూమాజాపష్ణిస్తద్విష్ణస్య విష్ణోతిరిక్త ఏవాతిరిక్తం దధాత్యతిరిక్తస్య శాంత్యా అష్టాప్రోర్ధిరణ్యం దక్షిణాష్టాపదేశేషాత్మానమః పశోరాప్త్యా అంతరఘోషముష్ణేషేణావిష్ఠితం భవత్యేవమివ హి పశురుర్భమివ చర్మేవ మాగుంసమివాస్థిరయావాదేవస్తవాప్త్వావరుంధేయస్యేషా యజ్ఞ ప్రాయశ్చిత్యష్ణిగతనిష్పాపశీలాన్భవతి ఆవాజోఘోషసి వాపునః సహస్రం తే నిజితో విశ్వమాన ఉపోదే అంధో మధ్యమయామి యస్య దేవదృషేవోర్వపేయం ఆగోచేత్వా కామాదత్వా సమృధే త్వాగిక్కిటాదే మనః ప్రజాపదే స్వాహాగిక్కిటాదే ప్రాణం వాజవే స్వాహాగిక్కిటాదే చక్షుః సూర్యాయ స్వాహాగిక్కిటాదే శ్రోత్రం ద్యావా పృథివేభ్యాయ స్వాహాగిక్కిటాదే వాచకం సరస్వత్యే స్వాహా త్వం ధునేరా వశనే వశాత్ సగ్రద్యత్వా మనసా గర్భాసగత్ వశాత్వం వశనే గచ్చదేవాన్ సత్యాస్సంతు యజమానశ్చ కామాః అజాసిరతిష్ఠానృషభుజాగం సేదోర్ధ్వాంతరిక్షముపతిష్ఠస్వ దివితే బృహద్భాః తంతుం తన్వం రజసో భానుమం విహజ్యోతిష్మదః పథో రక్షతి జాకృతాన్ అనుర్బణం వయతజోగ వామపో మనుద్భవ జనజాదైర్జంజనం మనసోహమిరసి ప్రజాపతేర్వర్ణో గాత్రాణాంతేయాభాజో భూయాస్మ ఇమే వై సహాస్తాంతే వాయుర్వ్యభాత్యే గర్భమదధాతాంతగం సోమః ప్రాజలగదగ్నిరగ్రసతసతేతం ప్రజాపతిరాగ్నేయమష్టాకపాలమవశ్యత్తన్నిరవపత్తేనైవైనాగ్నేరథనిరగ్రేణాత్తస్మాదవ్యమ్యమేవత్యామాలభమాన ఆగ్నేయమష్టాకపాలం పురస్తాన్నిర్వమేదగ్నేరేవైనామధినిష్క్రేయాలధనేయద్వాయుర్వ్యభాత్తస్మాః ప్రజాపతిరగ్నేరధినిరగ్రేణాత్తస్మాజావారసభుజాయత్స్వామప్రాజనగదగ్నిరగ్రసతస్మాదగ్నేరోమీజాయజనయోర్వియత్యోర్వాగవదత్తస్మాత్సారస్మదేజప్రజాపతిరగ్నేరధినిరగ్రేణాత్తస్మాప్రాజావత్యాసావారేషా దేవతాభాజుమేవస్వేనభాగభేదేనోపధావతిసేవైనంభోజంగమగదిద్యావారసభుజామానభేదకృషమాన ప్రతిష్టా కామో దివలేవాస్మే పర్జన్యోమరిషదివ్యస్యామోషధజోరోహంది సమద్భుగమస్య సస్యం భవద్గ్నేశోమీగామాలభేదజః కామదేతాన్నవానన్నాదస్యామిత్యగ్నినైవాన్నమవరుంధే సోమేనాన్నాజమన్నవానేవాన్నాదో భవతి సారస్వదేవాలభేదయదే సర్వాచోమదితో సంవాచన్నవయద్వాగ్వే సరస్వతి సరస్వతి మేవ భాగే నోప ఉపధావతి సైవాస్మిన్వాచం దాది ప్రజాపత్యామాలభేదయః కామయేతానభిజితమభిదేదమితి ప్రజాపతిః సర్వా దేవతా దేవతాభిరేవాణిభిజితమభిజగరివాజమిజగోపాకరోజివాజోరేవైనామవరుధ్యాలభదాగోకేకామాజత్రేత్యాహకసాయజదేవైతత్యక్కిటాకారణ్యోదిగక్కిటాకారేణ పదంతి యత్కిక్కిటాకారం జుహోదిగ్రామ్యాణాహం పశూనాం సత్యే పర్యన్నో క్రియమాణే జుహోది జీవంతి మే వైనాగం సువర్గం లోకం గమయతి త్వం ధురీయా వశనే వశాసేత్యాహరే భక్త్రే వైనాహం గమయతి సత్యాః సంధి గజమానస్య కామాదిత్యాహేష వై కామో యజమానస్య గజనాహారముదృశం గచ్చతి తస్మాదేవమాహాజాసిరతిష్ఠే ేష్ ప్రతిష్టాపయతి నిమిదే బృహద్భాదిత్యాహ సువర్గదేవాస్మై లోకే జ్యోతిర్ దాంతం తన్మండజోభానుమన్విహేత్యాహేమానేవాస్మై లోకాన్ జ్యోతిష్మదః కరోత్యనుల్భణం వయత జోగవామపరిత్యాహయదేమల్పణం గృగజయత శ్రీవైషాశాం ధర్మనుర్భవ జనజాదేజన విద్యాహమానం ప్రజాస్తాదేవాజాకృదేమనసోహిరసేజాహస్వగాత్రాణం దేయాత్రభాజో భూజాస్మేత్యాజితమేవేతమాజాహస్తేదస్యైకమేవాదేవజనయ్యదాలబ్ధాయామభ్రోభవదిగదాలబ్ధాయామభ్యస్యాదప్సువాహ ప్రవేశజేత్ సర్వాహం వా ప్రాస్మీయాజదప్సు ప్రవేశజేజ్ఞవేశసంకుర్యాత్ సర్వామేవ ప్రాస్మీయజాలింద్రియమేవాత్మం ధత్తే సా వా ఏషా త్రయాణామేవావరుద్ధాత్సరసదస్తహస్రయాజినో గృహమేధనస్తజే వైతజాయజైరం తేషామేవైషాప్తా చిత్తంచిత్తిశ్చాకోదం చాకోతిశ్చ విజ్ఞానం చ విజ్ఞానం చ మనశ్చ దర్శశ్చ పూర్ణమాసశ్చ విహచ్చ రథంతరం చ ప్రజాపతిర్జజానింద్రాజ వృష్ణే ప్రాజచ్చదుగ్రః ప్రదనాజ్యస్మై విశః సమనమంత సర్వాస్స ఉగ్రస్స హిహ విజో భూమదేవాసురాః సంగత్తాః ఆసన్ సలింద్ర ప్రజాపతిముపాధావస్మాజేతాంజయాన్ ప్రాయచ్ఛత్తాన జుహోత్తదో వై దేవాసురాన జగ నిగజ జయం తజ్జానాన్యగత్వగ్స్పర్ధమానేనైతే హోగం జాజయత్తేవతామృతనా అగ్నిర్భూతానామధిపతి సమావత్యంగోహజ్యేష్ఠానాహాన్యమపృథివ్యాజురంతరిక్షస్య సూర్యో దివశ్చంద్రమా నక్షత్రాణాం బృహస్పతిర్బ్రహ్మణో మిత్ర సత్యానాం వరుణోపాగం సమగ్రస్రోజానామన్నగుం సామ్రాజ్యానామధిపతి తన్మావజ సోమఔషధీనాగం సవితా ప్రసవానాగం రుద్రః పశూనాం రక్షారూపాణాం విష్ణుః మరుతో గణానామధిపతస్తే మాబంధుమితర పితామహాపరేవరేతామహాయమాపతాం అస్మిన్ బ్రహ్మన్నస్మిన్ క్షత్రే శ్యామాశిష్యస్యాం పురోధాయామస్మిన్ కర్మన్నస్యాం దేవహూత్యాం దేవాయ్ఞే కదసురా అకూర్వత తే దేవాతానపశ్యంతానభ్యాతేవాసేదార్థతద్యతసురాణాన్నదార్థతేన కర్మ తత్ర హోదవ్యాధ్వాదేవదేన కర్మణా విశ్వే దేవా సమధరం తస్మాదభ్యాదానా వైహేశ్వరదేవాయత్రజాపతిర్జజాన్ ప్రాజచ్ఛత్తస్మాజయా ప్రాజాపత్యాగ్రాహాష్టభృద్ధే రాష్ట్రమాదజతద్యాహాష్టభృతాగం రాష్ట్రభృత్వం తే దేవా అభ్యాదానేరసురానభ్యాదం వర్జయేరజగం రాష్ట్రభృద్ధే రాష్ట్రమాదజత యద్దేవా అభ్యాదానేరసురానభ్యాదం వలభదభ్యాదానామభ్యాద ప్రజాతానత్వయ్యజ్జతేనజయం తజ్జయానాం యజ్ఞాష్టమృద్భిరాష్టమాదత తద్రాష్టమృతాగం రాష్ట్రమృత్పంతభోదేవాభవంతరాసురాజోర్భ్రాతుర్విజమాన్ స్యాత్ సరేతాం జుభుజాదభ్యాతానేదేవ భ్రాతుర్విజానభ్యాతనుతే జనేర్జయనిరాష్ట్రమృద్ధేరాష్ట్రమాదత్తే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్విజో భవతి ర్గంధర్వస్తోషధయోక్షరసవోర్జో నామసహితం బ్రహ్మక్షత్రం వా కృతాగిదం బ్రహ్మక్షత్రం వాహస్మై స్వాహాభ్య స్వాహ సగంహిత విశ్వసామాసోర్జో గంధర్వస్తస్య మలైకజోక్షరస ఆయుమశ్రుషుమ్న సోర్జరశ్మిశ్చంద్రమా గంధర్వస్తస్య నక్షత్రాన్యప్సరసో మే గురజో భుజుస్సువర్ణ యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణ అప్సరసస్తవా ప్రజాపతిర్విశ్వకర్మా మనో గంధర్వస్థ సామాన్యప్సరసో బంధన విశ్వవ్యచాపాతో గంధర్వస్థాపోప్సరసో ముదా భువనస్య పదేయస్య తపుపరి గృహాయ చ సరోరాస్వాజ్యానికం రాజస్పోషకం సువీర్జగం సంవత్సరేణాగస్మస్తిం పరమేష్ధిపతిర్మృత్యుర్గంధర్వస్థ సవిశ్వమప్సరసోభవస్సుక్షిజస్సుభోదిర్భవ్యగత్సువర్వాన్ పర్జన్యో గంధర్వస్థస్థ విద్యుతోప్సరసోరసో దూరేతరమృజో మృత్యుర్గంధర్వస్థస్య ప్రజా అప్సరసభేరుపశ్చారుః కృపణ కాశీ కామో గంధర్వస్థస్యాధజోప్సరస శోచకం దేర్నామశమిదం బ్రహ్మక్షత్రం పాదుతా ఇదం బ్రహ్మక్షత్రం పాదు స్వాహాభ్య స్వాహాసనో భువనస్య పదేయస్తరిహాయ చురుబ్రహ్మణే స్మే క్షద్రాయ మహి శర్మ యచ్చ నమస్కామాదహోదవ్యా రాష్ట్రం వైరాష్ట్రభుతో రాష్ట్రేణైవాస్మై రాష్ట్రమవరుంధే రాష్ట్రమే భవత్యాత్మనే హోదవ్యా రాష్ట్రం వైరాష్ట్రభుతో రాష్ట్రం ప్రజా రాష్ట్రం పశవో రాష్ట్రే యశ్రేష్ఠో భవతి రాష్ట్రేణైవ రాష్ట్రమవరుంధే వశిష్ఠ సమానానాం భవతి గ్రామకామాయ హోదవ్యా రాష్ట్రం వైరాష్ట్రభుతో రాష్ట్రగం సజాతా రాష్ట్రేణైవాస్మై రాష్ట్రగం సజాతా నవరుంధే గ్రామ్యేవ భవత్యధిదేవనే జుహోత్యధిదేవన దేవాస్మై సజాతా నవరుంధే తదే నమవరుద్ధా ఉపతిష్టంతే రథముఖబోధస్కామస్య హోదుల్యా ఓజోరథవోజోరథవోజసైవాస్మావోజో వరుంధవోజస్యేవ భవతి రాష్ట్రాదపభూతస్యాస్మై హోదుల్యా జావంతో స్తాంబ్రోజాంభమితి రాష్ట్రమేవాస్మై నద్యాహుతయో వాదేత్యాగుప్త రాష్ట్రం న కల్పతే స్వరథస్య దక్షిణం చక్రం భ్రమిహ్యనాలీమభిజుహుజాదాహుతేవాస్య కల్పయజిదాస్య కల్పమానా రాష్ట్రమను కల్పతే సంగ్రామే సంయత్తే హోదవ్యా రాష్ట్రం వైరాష్ట్రభృతో రాష్ట్రే ఖలు వాదే దేవ్యాయచ్చం తేజే సంగ్రామజం యస్య పూర్వస్య జుహ్మతి సదేవ భవతి జయతి తగుం సంగ్రామం మా ఆంధుక యుధ్మా భవత్యంగారాదేవ ప్రతివేష్టమానా అమిత్రాణామస్య సేనాం ప్రతివేష్టజంతి జగున్మాద్యేత్తస్మై హోదవ్యా గంధర్వాప్సరసో వాదేతమున్మాదయంతి జగున్మాద్యత్వేతే ఖలు వై గంధర్వాప్సరసో యద్రాహృతస్తస్మై స్వాహాదాభ్య స్వాహేతి ైనాహాంఛమయతి నైయగ్రోధ ఔదుంబర అశ్వత్సహ్లాక్షమిత్యేతే వై గంధర్వాప్సరసాంగృహాస్వదేవైనాయతనే సమయక్కభితరతా ప్రతిభామగోహోదవ్యా ప్రాణానేవాస్య ప్రజేత ప్రతిజౌదితంతతో జనగేన చ స్తృణుతే స్వగృహిర్మే జుహోని ప్రదరే వై తద్వా అస్యై నిరృతి గృహేదం నిరృతి గృహే ేనృత్యాగ్రాహయతి యద్వాచ క్రోరం తేన పుషక్ కరోతి వాచదేవైనం క్రోరేణ ప్ర ఉపవిష్టది రాజకార్తిమార్చదిజస్య కామయేతాన్నాజమాదతిరస్య సభాజాముక్తానో నిపద్య భువనస్య మదహితి తృణాని సంగృహేయా ప్రజాపతిర్వై భువనస్య మదిః ప్రజాపతి నైవాస్యాన్నాద్యమాదత్తమహముష్యాముష్యాయణస్యాన్నాద్యగంహరామేత్యాహాన్నాద్యమేవాస్యహరది ప్రజాపతి నైవాస్యాన్నాద్యమాదాయత్తవోస్మాను ప్రయచ్చంది జ్యేష్ఠబంధురపభూతస్యాత్యగ్రస్థలే వసాయ్య బ్రహ్మౌగణం చతుశ్శరావం భక్త్వా తస్మై హోతవ్యామశ్మవైరాష్టభృతోమస్థలం వష్మరేవైనం వష్మ సమానాహంగమయతి చతుశ్శరావో భవతి దిక్ష్వేరాక్షేరే భవతి రుచమేవాస్మిన్ దుర్ధరదిశ్వాయ సత్ష్మాహం భవతి మే ధ్యర్వాయ చత్వార ఆదిశయా ప్రాశ్నం దిశామేవ జ్యోతిర్విజుహోతి దేవికా నిర్వపే ప్రజాకామశ్చందాగం శివై దేవికాశ్చందాగం సేవ ఖలు వై ప్రజాశ్చందోభిరేవాస్మై ప్రజా ప్రజనయసమంధారంగరోదిన ఖలోత్యన్వేవాస్మా అనుమతిర్మన్యతే రాతేరాకా ప్రసమే వాదే జనయతి ప్రజా సేవ ప్రజాదాసుగుహ్వా వాచం దాత్యేదారేవ నిర్వపే ప్రజాకామశ్చందాగం ందాగం సేవ ఖలు వై పశమశ్చందోభిరేవాస్మై పశోన్ ప్రజనజలి ప్రథమం భాతారంగరాది ప్రైవదేన వాపయత్తన్వేవాస్మా అనుమతిర్మన్యదే రాజే రాగా ప్రసినే వాలే జనయది పశోనేవ ప్రజాదాన్ గృహ్వా ప్రతిష్టాపయత్తేతాయేవ నిర్వపేద్యామకామశ్చందాగం శివై దేవికాశ్చందాగం సేవ ఖలు వై గ్రామశ్చందోభిరేవా గ్రామమవరుంధే మధ్యలోకాదారంగరాది మధ్యదేవైనం గ్రామస్తాత్తేదాయవ నిర్వపేజ్యోగామయామే ఛందాగం శివై దేవికాశ్చందాగం శిఖలు వాదేనమభిమన్యందేరస్య జ్యోగామయది ఛందోభిరేవైనమగతం కరోది మధ్యతోధాతారంగరోది మధ్యతో వాదేతస్యాగల్యస్య జ్యోగామయది మధ్యతదేవాసేన కల్పయత్తేదాదేవ నిర్వపే ఛందాగం దివై దేవికాశ్చందాగం శిఖలు పాలే తన్నోపనమం దృజ్ఞానోపనమది ప్రథమం ధాతారంగరోది ముఖదేవాస్మే ఛందాగం చిదధాత్యుపైనయజ్ఞానమత్యేకాదేవ నిర్వవేదీరానశ్చందాగం శివై దేవికాయాతరామామేవ ఖలు పాలేతస్య ఛందాగం దిగేజానవత్తమం ధాతారంగరోత్యుపరిష్టాదేవాస్మే ఛందాగస్య మాన్యమరుంధ ఉపైనముగ్రరాజ్ఞానమత్యేతాదేవ నిర్వపేద్యం మేధానోపనమేచ్ఛందాగం శివై దేవికాశ్చందాగం శిఖలు వాదే తన్నోపనమందిరం మేధానోపనమది ప్రథమం ధాతారం కరోది ముఖతదేవాస్మై ఛందాగం శిఖాత్తుపైనం మేధానమత్యేతాదేవ నిర్వపేద్రుక్కామశ్చందాగం శివై దేవికాశ్చందాగం సేవ ఖలు వేరుక్షందోభిరేవాస్మిన్ క్షీరే భవంతి రుచమేవాస్మిన్యథది మధ్యదోధాతారం కరోది మధ్యతలే వైనగం రుషోదధాది గాయత్రీ వా అనుమతి సృష్టగ్రాగా జగదేశినీ బాల్యనుష్టుగోర్ధాపషత్కార గోహోర్వక్షోరాగాపరవక్షోరమాస్యాశనీ బాల్యే భోర్నమాస్యనుమతిశ్చంద్రమాధాతాష్టోపసపోష్టాక్షరాగాయత్రేకాదశ రుద్రాదేకాదశాక్షరా ప్రతిజానీహ్యస్మాన్ స్వావేశో అనమేవో భవానః యత్వేమహే ప్రతితన్నో జుషస్వ సన్నదే పృథివీపదే సంచతుష్పదే వాస్తోష్మ స్మద శగ్మజా సకం సదాద సక్షేమహిరంబరాఘాతుమత్యా క్షేమపుతలోకే వరన్మాజోగం పాత స్వస్తిభి సదాన యత్సాదం ప్రాతరగ్నిహోత్రం జహోజాహుతేష్టగా ఏవత ఉపధత్తే యజమానోహోరాత్రానివారే తస్యేష్టగాయ ఆహితాగ్నిర్యత్సాదం ప్రాతర్జహోజహోరాత్రాన్నేవాప్యేష్టగా కృత్వోపధత్తే దశ సమానత్ర జహోదశాక్షర విరాజమేవాప్యేష్టగాం కృత్వోపధత్తేథో విరాజ్యేవ యజ్ఞమాహాప్నోదిశిత్యశ్చిత్యోస్య భవతి తస్మాద్యోషిత్వా ప్రజాదిత్యజ్ఞవాస్తవాస్వేమతర్వాచేనగం హృద్యః ఖలు వైవాహాస్తోష్పతిర్యదహుత్వాస్తోష్పదేనం ప్రయాజాద్రుద్రజనం భూత్వాహన్యాద్వా స్వష్పదేనం జహోదిభాగేనైనగం శమయతి నార్తిమార్చ నియజమానో యద్యుక్తే జుహుయాద్యథా ప్రజాదేవాస్తావాహు జుహోదిత్రిగే పదద్యుహుయాక్షేమాహునిహోదిత్రిగేపదహుతమస్యవాస్తోష్పదేదగ్యస్యాక్షణోయుక్తోభవతిజోయుక్తోవాస్తోష్పదేదం జుహోదిశమయమంగురుమనోక్షజాజుహోది సదేవ్వాదయద్భుత్యాద్రుద్రం సంరక్షాప్య ప్రయాజాన్యథాయజ్ఞవేష సంవాదహనం వాదాదృగేవ తదగం తేజో నిర్విత్పిదరిత్యరణ్యో సమారోహయద్దేష వా అగ్నేర్యో నిస్వజే వైనైజో నో సమారోహయద్యథోల్వాహృగదరణ్యో సమారూఢో నశ్చేతుదస్యాగ్నిశ్చేదే పునరాధేయస్యాజాతే హేత్యాత్మన్ సమారోహయతే యజమానో వా అగ్నేర్యోని స్వాగామే వైనయోన్యాగం సమారోహయతే త్వమగ్నే బృహద్వజో దుధాసుదేవదాశుషే కవిర్గ్రహపతిరుజువాజమానగ్నిరజరః పితానో విభుర్విభావా సుదృశేకో అస్మే శకారిహవద్యా సమిషోదిదేహ్యస్మద్రియక్ సంవిమేహిశ్వలాగుంసి పంచసోమనోవశో దేవాదుం నమరామహే ప్రియస్తో క్రోవనస్పతిః బ్రహ్మా దేవానాహం పదవేః కవేనా మృగర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనాగృధ్రాణాయ స్వహితర్వనానాగం సోమః పవిత్రమత్తే తిరేభన్ ఆవిశ్వదేవగం సత్పతిగం సోక్తైరద్యావృణీమహే సత్యసమగం సవితారం ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్ నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితారథేన దేవో జాతిభువనా విపశ్యన్ తథా నో అదితిః కరత్వశ్వే దుర్భ్యో యథా గమే యథాతోకాయ రుద్రియం మానస్తోకేతన జయమాన ఆజుషిమానో గోషుమానో అశ్వేషు వీర్యః వీరాన్మానో రుద్రభామిదోపధేర్హ విష్మంతో నమసామి ధేమతే అవదక్రతో నవయో రక్షమాణా వాపతతో అభ్రియస్యేవ ఘోషాః నిర్భజో నోర్మజో మదంతో బృహస్పతిమభ్యర్క అనావన్ హగుంసైరివ సఖిభిర్వాపదద్భిరస్మన్మయా జనః నావ్యస్యన్ బృహస్పతిరభికనిక్రదద్గా ఉద ప్రాస్తౌ దుచ్చ విద్వాగుం అగాయత్ ఏంద్రసానశిగుం రజగుం సజిత్వానగుం సదాసహం వరిష్ఠమోదజే ఫల ప్రసదాశిషే పురుహో దశత్రోజ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాజిరస్తో ఇంద్రాఫల దక్షిణే నామసో నిపతి సింధో నామశిలేవతీనా త్వగుం సుతస్య పీతరే సద్యో వృద్ధో అజానథాః ఇంద్రజ్యేష్ఠ్యాయ సుక్రతో భువస్త్వమింద్ర బ్రహ్మణా మహాన్ భువో విశ్వేషు సవనేషు జగ్నిజః భువోగిశ్చౌత్నో విశ్వస్మిన్ భరే జ్యేష్ఠశ్చ మంత్రో విశ్వదర్హణే మిత్రస్య దర్హణే ధృతశ్రవో దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమం మిత్రో జనానే యాతయతి ప్రజానన్ మిత్రోదాధార పృథివీముదజ్జా మిత్రకృష్ణేర నిమిషాభిచష్టే సజ్జాయః భుజం హృతవద్విధేమ రథమిత్రమర్తో అస్తు ప్రయస్వానియస్త ఆదిత్య శిక్షతి వ్రతేన నహన్యతేన జీయతే త్వోతో నైనమగుంహో అస్మాత్యంతితో న దూరాత్ యచ్చిద్ధితే విశో యథా ప్రదేవ వరుణ వ్రతం మినేమసిద్య విద్యవే యత్కించేదం వరుణదైవ దేజనేభిద్రోహం మనుష్యాశ్చ రామసి అసిత్తే యత్తవ ధర్మాజిలోపి మమానస్తస్మాదేన సో దేవదేవసో యద్విపూర్ణదేవి యద్వాఘా సత్యముదయన్న విద్మ సర్వాతావిశ్యసిదేవ దేవాధాదే శ్యామవరుణ ప్రజాస పూర్ణా పశ్చాదుత పూర్ణా పురస్తాదన్మధ్యతః పౌర్ణమాసేది గాయ తస్యాం దేవా అతి సంవసంతముత్తమేనాగలిహమాదయంతాం యత్తే దేవా అదసర్ధాగథేనమమావాస్తే సంవసంతో మహిత్వా స్థానాయజ్ఞం బిబ్రిహి విశ్వవారే రయన్నాథే హి సుభగే సువీరం నివేశనే సంగమనే వసూనాం విశ్వారూపాణి వసూన్యావేశయంతి సహస్రపోషకో సుభగారరాణాసార ఆగంవత్త సా సంవిధానా అగ్నేశోమో ప్రథమో వీర్యేణ వసూన్ రుద్రాణాదిత్యాని హజన్వతం మాధ్యనం హివోర్ణమాసం జుషేధాం బ్రహ్మణా వృద్ధౌ సుకృతేన సాతావసా స్మభ్యగం సహ వేలాగం దగిన్ నిగచ్చతం ఆదిత్యాశ్చాంగిరసశ్చాగ్నేనాదధతేతరిసపోర్ణమాసౌ ప్రేక్షం దేశామంగిరసా నిరుక్తగం హవిరాసే తథాదిత్యాయేతౌ హోమావపశ్యంతావజుహవస్తతో వైతేతరిసపోర్ణమాసౌ పూర్వాభిన్నదర్శపోర్ణమాసా వాలభమానదేతౌ హోమౌ పురస్తాజ్జుహుయాత్ సాక్షాదేవ దర్శపోర్ణమాసా వాలభతే బ్రహ్మవాదినో సద్వైతర్శపోర్ణమాసా వాలభే తదజనజోరణలోమం చ ప్రతిలోమం చాద్యాదిత్యమావాస్యాయావోర్ధ్వం తదనులోమం పౌర్ణమాస్యై ప్రతిచేనం తత్ప్రతిలోమం యత్పౌర్ణమాసీం పూర్వామాలభేత ప్రతిలోమేనావాలభేతామోమపక్షేజమానమన్వపక్షేజేతసారస్వరోహోమో పురస్తాజ్జుహుజాతమావాస్యావై సరస్వత్యనులోమమే ప్యాయమానమన్వాప్యాయత ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం పురస్తాన్నిర్మపేత్ సరస్వతే చరకం సరస్వతే ద్వాదశకపాలం యదాజ్ఞేయో భవత్యగ్నిర్వైయజ్ఞముఖయజ్ఞముఖమే వర్ధ్యం పురస్తాద్ధత్తేజద్వైష్ణవభవతి యజ్ఞో వై విష్ణునుయజ్ఞమేవారభ్య ప్రతనుతే సరస్వతే చతుర్భవతి సరస్వతే ద్వాదశకపాలో మా వాస్యామే సరస్వతి పూర్ణమాస సరస్వాంతావేవ సాక్షాదానభతరుధ్నాద్యాభ్యాం సరస్వతే భవతి మిశునత్వార ప్రజామిశనౌ గావౌ దక్షిణా సమృద్ధై ఋషయో వాయింద్రం ప్రత్యక్షం నాపశ్యంతం వసిష్ఠ ప్రత్యక్షమపశ్యత్సో బ్రవీద్ బ్రాహ్మణం దేవక్ష్యామి యథా త్వత్పురోహితా ప్రజా ప్రజనిష్యంతె సమేతరేద్ధర్హిర్భ్యో మా ప్రవోచయితి తస్మాయేతాన్ స్తోమభాగానబ్రవీత్ తతో వసిష్ఠ పురోహితా ప్రజా ప్రాజాయం తస్మాద్వాసిష్ఠ బ్రహ్మా కార్య ప్రేవజాయతే రశ్మిర శిక్షయా గత్వాక్షయం చిన్వేత్యాహ దేవా వేక్షయో దేవేభ్యయేవ యజ్ఞం ప్రాహ ప్రేతిరసి ధర్మా గత్వా ధర్మం చిన్వేత్యాహ మనుష్యా వై ధర్మో మనుష్యేభ్యదేవ యజ్ఞం ప్రాహాన్వితిరసి దివేత్వా దివం చిన్వేత్యాహ ఇభ్యదేవ లోకేభ్యో యజ్ఞ ఇదం ప్రాహవిష్టం భాసవిష్టే ప్రావృష్టిం జిన్వేభ్యాహవృష్టిమేవరుంధే ప్రవాస్యమవాసేభ్యాహమిషనత్వాజోషిక శివసభ్యస్వాసోన్జిన్వేభ్యాహాష్టో వసవదేకాదశ రుద్రాద్వాదశాదిత్యాదేదావందో వే దేవాస్తేభ్యదేవయజ్ఞం ప్రాహౌ జోషిగిర్భస్వాద్రేంజిన్వేభ్యాహరేవమేవ విద్రేణను సంతనాదితం ప్రజాజిన్వేత్యాహ విద్రేణేవ ప్రజా అనసంతనాదిమృతనాశాదశి పశుద్ధస్వా పశోజిన్వేత్యాహ ప్రజాదేవ పశోజనసంతనాదిరేవదస్సోషధేభ్యస్మౌషధేర్జిన్వేత్యాహౌషధేష్వేవ పశోన్మృతిష్టాపజత్యభిజిరసయుక్తగ్రావేంద్రాజత్వేంద్రం జిన్వేత్యాహభిజిభ్యాధిపతిరసి ప్రాణాజత్వా ప్రాణం జిన్వేత్యాహ ప్రజాస్వేమ ప్రాణాన్ దధాయ త్రివృతసి ప్రవృతసేత్యాహమిషనద్వాజసగం రోహసి రోహసేత్యాహ ప్రజాదేవ సుకాశవేషశ్రిణశివస్యష్టిరసేత్యాహ ప్రతిష్ఠత్యై అగ్నినా దేవేణ పృతనా జామికాయత్రేణ ఛందసా త్రివృతా స్తోమేన సంతరేణ సాంనావషక్కాలేణ వజ్రేణ పూర్వజాన్ భాద్రువిధానధరాన్ పాదజాన్మరేనాన్ బాధే ప్రత్యయనాన్మరేస్మింషదేస్మిన్ భూమి లోకేరోహస్మాన్వేష్టిదం చ భజన్ విష్ణో విష్ణాః క్రమేణాత్యేనాన్ క్రామామీంద్రేణ దేవేణ పృతనా జామిత్రైష్ ఛందసా పంచదశేన స్తోమేన బృహతా సాంనా షట్కారేణ వజ్రేణ సహజాన విశ్వేభిర్దేవేభిః పృతనాజామి జాగతేన ఛందసా సప్తదశేన స్తోమేన వామదేవ్యేన సాంనా షట్కారేణ వజ్రేణాపరజానింద్రేణ సయజో భజగుంసా సఖ్యామ పృతన్యతః ఛందో విత్రాణ్యప్రతి యత్తే అగ్నే తేజస్తేనాహం తేజస్వే భోజా సంయత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్వే భోజా సంయత్తే అగ్నే హరస్తేనాహకం హరస్వే భోజాసం యే దేవాయజ్ఞహనో యజ్ఞముషః పృథివ్యా మధ్యాసతే అగ్నిర్మాదేభ్యో రక్షతు గచ్ఛేమ సుషుతో భయం ఆగన్మమిద్రావరుణావరేణ్యారాత్రేణా భాగోరివయోర్యో అస్తి నాగం గృహానా సుకృతస్య లోకే తృతీయే వృక్షే అభిలోషణే దివ ఏ దేవాయజ్ఞహనాయజ్ఞముషాంతరిక్షేధ్యాసతే వాయుర్మాదేభ్యో రక్షతు గచ్చేమ సుకృతో భయం యాస్తే రాత్రే సవిదర్దే భజానీరం ధరాద్యా వా పృథివీ భిజంతే గృహైస్ సర్వే ప్రజయాన్వగ్రే సుభోరుహాణాస్తరతారజాగుంసి ఏ దేవాయజ్ఞహనాయజ్ఞముషో దివ్యధ్యాసతే సూర్యో మాదేభ్యో రక్షతు గచ్చేమ సుకృతో భయం యేనేంద్రాయ సమఫల పరాగస్కృత్తమేన హవిషా జాతవేద తేనాహాగ్నేత్వముదవర్ధజయమగం సజాతానాగశ్రేష్టహేహ్యేనో వై దేవాయజ్ఞముషః సంతి తదేషు లోకేష్వాసన ఆదదానామిమధ్మానాయో దదాతి యోగజతే తస్యా యే దేవాయజ్ఞహనః పృథివ్యా మధ్యాసతే యే అంతరిక్షే యే దివీత్యా హేమానేవ లోకాగస్తేర్త్వా సగృహస్స పశుః సువర్గం లోకమేత్యపవై సోమేన జానా దేవతాస్య యజ్ఞశ్చక్రామం చాగ్నేయం పంచకపాలములవసానీయం నిర్వపేదగ్నిః సర్వా దేవతాః పాంతో యజ్ఞో దేవతాస్యేవ యజ్ఞం చావరుంధే గాయత్రో వా అగ్నిర్గా యత్ర ఛందాస్తం ఛందసాభయత్పంచకపాలం గరాష్టాకపాలః కార్యోష్టాక్షరాగాయత్రే గాయత్రో నిర్గాయత్ర ఛందాస్వేనైవైనం ఛందసా సమర్థయతి పంచౌ రాజ్యానువార్యే భవతః పాంతో యజ్ఞస్తేనైవ యజ్ఞాన్నైతి సూర్యో మా దేవో దేవేభ్యః పాదు బాజురంతరిక్షాద్యజమానోగ్నిర్మా పాదు చక్షుషః సక్షశోష సవితర్ విశ్వచర్షణ దేతేభిస్వామనామభిర్విధేమతే అహం పరస్తాదహమవస్తాదహం జ్యోతిషామి తమోపవాద ఎదంతరిక్షం దదు మే పితా భూదహగం సోర్జము భజతో దదర్శాహం భోజా సముత్తమ సమానా సముద్రాదాంతరిక్షాత్ ప్రజాపజరుదధింస్యాపజాతే ప్రశ్నౌలు మరుతో వర్షయం తోన్నం భజ పృథివీం భిన్ధేతం దివిజన్నభః భుజ్నో దివ్యస్య నో దేహేశా నో విసృజాదృతిం పశవో వాజయజయగదాదిత్య జయషరుద్రోగదగ్నిరోషధే ప్రాస్యాగ్నావాదిత్యం జుహోతిరుద్రాదేవ పశోనంతర్దధాద్యోషధేష్ట పశోంగతిష్ఠాపయతి హవిర్యజ్ఞస్తమితనాధిపంథాన్నాగస్య పృష్ఠే అభిరోచన దివ ఏన హవ్యం వహసి చాసి దోతయుత ప్రచేత అమృతసనీయాన్ యాస్తే విశ్వాః సమిధః సంజ్ఞేదా పృథివ్యాం బర్హిషతోర్జేయాః ఆస్తే గచ్చన్ బాహుజం ఘతస్య దేవాయతే యజమానాయ శర్మ ఆశాసాన సువీర్యగం రాజస్వోషగ్యస్వస్మిజం బృహస్పతినా రాజా స్వగాకృతో మహ్యం యజమానాయ తిష్ఠ సంవానహ్యామి ప్రజయాహమద్యసాదే క్షిడాసన భోవాజమస్మే ప్రేతం బ్రహ్మణస్మద్నే వేదిం వర్ణేన సేదతు అథాహమను కామినే స్వే లోకే విషాదిహ సుప్రజసస్వామిదకం సుపత్నే రుపసేదిమ అగ్నే సపద్మతం ఫనమదద్భో సోహలాహాభ్యం విశ్యామి వరుణస్య పాశయ్యమవధ్నేత సవితా సుకేత ధాతుశ్చోనౌ సుకృతస్థ లోకే శోనం మే సహ మజ్జాకరోమి ప్రేహ్యుదేహ్యుతస్య వామీరం భగ్నిస్తే గ్రన్నజ ప్రతిధర్మధ్వం దాగం రుద్రావశిష్టాసి యువానా మమాహిగం శేర్వసుభ్యో రుద్రేభ్య ఆదిత్యేభ్యో విశ్వేభ్యో వో దేవేభ్య పన్నే జనేర్గృహామి యజ్ఞాయ వః పన్నే జనే సా దామి విశ్వస్య దేవిశ్వావధో విష్ణుజావతస్తవాగ్నే వామీరను సందృశ విశ్వాగం శిథిశ్రీజాగం దేవాని దేవేర్దేభ్యో యజ్ఞమశన్నస్మిన్ సంపతి యజమాన ఆశిష స్వాహా సముద్రేష్టాగం గర్వమాదిష్టతాను వాదస్య పద్మం నిడదీడితాః మహత్కారో వైగాయత్రిక్షిణత్తరాపదత్సృథివేంద్రవిషత్సఖదిలోభవర్యస్య ఖాదిరస్రువోభవతి ఛందసామేవరసేనావద్యదిశరసాహుతలోభవం పితృదేజశ్చామితో దివి సోమ ఆసేత్తం గాయత్ర్యాహరత్తస్య వర్ణమచ్ఛిద్య తత్పర్ణోభవత్తత్పర్ణస్య వర్ణత్వయస్య వర్ణమలేజుహోర్భవతి సౌమ్యా అస్యాహుతలోభవం విదుషం దేవా ఆహుతేర్దేవా వై బ్రహ్మన్నవదం తత్కర్ణముపాసనాశ్రవా వై నామస్య వర్ణమలే జుహోర్భవతి నవాపగ్రశ్వాకం శృణోది బ్రహ్మ వై వర్ణో విన్మరుదోన్నం విన్మరుదో స్వచ్ఛో యస్య వర్ణమదే జుహోర్భవత్యాశ్వచ్ఛమద్బ్రహ్మణే వాన్నమవరుంధే సో బ్రహ్మైవ విశ్వధ్యో హరిరాష్ట్రం వై వర్ణో విడస్వచ్ఛో యత్పర్ణమలే భవత్యాశ్వభద్రాష్ట్రమేవ విశ్వధ్యో హరి ప్రజాపతిర్వా అజుహోత్సాయ్రాహుదిష్టతో వికంకథపురతిష్టత ప్రజా అసృజతయస్య వైకంకే ధ్రువా భవతి ప్రత్యేవాస్యాహుదయస్తేతద్వై సృజాగం రూపం యస్యైవగం రూపా సృజో భవంతి సర్వాణ్యేవైనగం రూపాణి పశూనాముపతిష్టంతే ఆత్మం జాయతే ప్రజామగృహే దోష ప్రజాపదలే త్వాజ్యోతిష్మదే జ్యోతిష్మంతం గృహామి దక్షాయ దక్షమిథే రాతం దేవేభ్యోగ్రేభ్యస్పత్తాయుభ్యం రజ్జేష్ఠేభ్యో వరుణరాజభ్యో వాతాభ్యభ్యః పర్జన్యాత్మభ్యో దివే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యే త్వాషతో మనోజిజ్యాసతో జహ్యపయో నో రాతేగదిదం జహి ప్రాణాద పానాద్వాసేద్వాసేద్వాభ్యస్తౌషేభ్యో విశ్వేభ్యస్వా ప్రజాక్షద్రా అజాయందలస్మై త్వా ప్రజాపద విభూదావన్న జ్యోతిష్మందం జుహోమి యజమానశ్చ దేవతామంతరితస్తస్య ఆవిష్యేతే ప్రజాపత్యం దధి గ్రహం గృహేయా ప్రజాపతిః సర్వా దేవతా దేవతాభ్యదేవమింధువాదే జ్యేష్ఠో వా జ్యేషం గ్రహాణాన్యస్తేష గృహ్యతే జ్యేష్ఠమేవ గచ్చతి సర్వాసాం వా వేదద్దేవతానాగం రూపైణ్యదేష గ్రహో యస్తేష గృహ్యతే సర్వాహాన్యవైన గౌరూపాణి పశూ నాముపతిష్టం తముపజామగహేతోసి ప్రజాపదే త్వా జ్యోతిష్మదే జ్యోతిష్మందం గృహ్ణామేత్యాహ జ్యోతిరేవైన గం సమానానాహం కరోత్యగ్నిజిద్వే హైతాపతేర్వై దేవతాస్తాభ్యదే వై నగం సర్వాహ్యాభ్యాతృజాపనుక్యై ప్రాణాయత్వాణాయత్వేత్యాహ ప్రాణానేవ యజమానే దధాతి తస్మై త్వా ప్రజాపదే విభూదావన్మే జ్యోతిష్మదే జ్యోతిష్మందం జుహోమేత్యాహ ప్రజాపతి సర్వా దేవతా సర్వాభ్యదేవైనం దేవతాభ్యో జుహోత్యాజ్య గ్రహం గృహీయాత్తేజస్కామస్తేజో వా ఆజ్యం తేజస్దేవ భవతి సోమగ్రహం గృహీయాద్ బ్రహ్మవర్ధస కామస్య బ్రహ్మవర్ధసం వై సోమా బ్రహ్మవర్ధస్యేవ భవతి దశి గ్రహం గృహీయాత్ పశుకామస్యోర్ద్వైద ర్జైవాస్మాగోర్జం పశూన వరుంధే ే క్రతుమే వృంజంది విశ్వేర్యదేతేర్భవంత్యోమాః స్వాదో స్వాదేన స్వాదునా శ్రీదాసమత పూషు మధు మధునాభియోధి ఉపజామగృహేదోధి ప్రజాపదద్వాదుష్టం గృహాన్యేఖదేజోని ప్రజాపదద్వా ప్రాణగ్రహాం గృహ్ణాత్యేతావద్వా అస్తి జావదేతే గ్రహా సోమాశ్చందాగంసి తిష్ఠాని దిశో జావదేవాస్తి తదవరుంధే జ్యేష్ఠా వాదేతాంగ్రాహ్మణా పురా విరామగ్రం తస్మాత్ శాగుం సర్వాదిశోభిజితా అభో వనిజస్యైతేం దే జ్యేష్ఠమేవ గచ్చత్రభిదిశో పంచగిహ్యం దేవం జిశ సర్వాః స్వేవ దిక్ష్వధ్నవ ప్రాణానేవ యజమానేషు దధతి ప్రాజనీదే చోదజనీదే చ గిహ్యం దే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణేరేవ రయంతి ప్రాణైరుద్యంతి దశమేహం గృహ్యం దే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణేభ్యః ఖలు వాజే తత్ప్రజాదంతు యద్వామజే వ్యయోనే శ్రమదే దశమేహం వామజే వ్యయోనే శ్రమదే యద్దశమేహం గృహ్యంతే ప్రాణేభ్యదేవ ప్రజానజంతి ప్రదేవం దేవ్యా ధుజా భరత జాతవేతసం హవ్యానో వక్షదానుషక్ అయముష్య ప్రదేవయుర్హోతాదిజ్ఞాయనీయతే రథో నయోరభీమృతో ఘృణీవాంచేతదిత్మనా అయమగ్నిరుష్యమృతాదివజన్మనః సహసశ్చిత్సహీలాం దేవో జీవాతవే కృతః క్రీడాయాస్తాపదే వజన్నాభా పృథివ్యా అధి జాతవేదో నిధే మహ్యగ్నే హవిజాయవోఢవే అగమ్యే విశ్వే విశ్వనేకదేవైరోర్ణావంతం ప్రథమస్సీదానిం కులాజినం హృతవంతకం సమిత్రే యజ్ఞన్న జయమానాయ సాధు శ్రీదహో తస్వపు లోకే చిత్వాన్ సాదజాజ్ఞకం సుకృతశ్చేర్దేవాన్ హవిషాయజాస్యగ్నే బృహద్యజమానే యోధా నిహోదాహో దృషదనే విదానస్వేషోదే దివాగం అసదత్సుదక్ష అలభ్యవ్రత ప్రమజర్వశిష్ఠ సహస్రం భర శుచిజిహ్వో అగ్ని త్వం దోదస్వ పునః పరస్పాస్వం వస్య ఆవృషభ ప్రణేత అగ్నే లోకస్య నష్టనే తమో నామ ప్రయుచ్చేద్వాదేవ సమిధరీశానం వార్యాణా సదాబంధాగమే మహే మహేద్యో పృథివేచన యమే యజ్ఞం విమిక్షతా త్రిపురాన్నాభరేమభిః వామగ్నే పుష్కరాదధ్య సర్వాణిరమంథత మోఘ్నో విశ్వస్య వాఘతః తముద్వాదధ్యం ఋషిపుత్ర ఏధే అథర్వణః వృత్రహణం పురందరం తముద్వాదాధ్యో వృషా సమేధే తస్యుహంతమం ధనంజయగం రణే రణే ఉత బ్రువంతు జంతమబుదగ్నిర్వజ్రహాజని ధనంజయో రణే రణే ఆజగం హస్తేన ఖాతి నగం శిశుం జాతం న బిభ్రతి విషామగ్నిగ్రస్వధ్వరం ప్రదేవం దేవవేదజే భరతావసువిత్తమం ఆశ్వేయో నౌ నిషేదతు ఆజాతం జాతవేదసి ప్రియగం శిశేతాతిథిం శ్యోన ఆగృహపతిం అగ్నినాగ్నిః సమిధ్యతే గవిర్గృహవతిర్యువాజువాజుహ్వాస్యః ప్రగ్యుహ్యగ్నే అగ్నినా విప్రో విప్రణసన్ సతా సఖా సఖ్యా సమిధ్యసే తమ్మర్జయంత సుక్రతుం పురో యావామ్యమాయుషు స్వేషు క్షయేషు వాజినం యజ్ఞేన యజ్ఞమయజం తదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్య చందేయ ప్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః హరిః ఓం.